Book 2 97 97 أدوات الوصل 4 సముచ్చయం 4 لقد نام مع أن التلفزيون كان مفتوحا టీవీ మోగుతున్నప్పటికీ ఆయన పడుకుండిపోయారు لقد ظل باقيا مع ان الوقت كان متاخرا ఆలస్యం అయిపోయినప్పటికీ ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు انه لم ياتي مع اننا كنا متواعدين మేము అపాయింట్మెంట్ చేసుకున్నప్పటికీ ఆయన రాలేదు لقد كان التلفزيون مفتوحا ومع ذلك نام టీవీ మోగుతూనే ఉంది అయినా ఆయన పడుకుండిపోయారు لقد كان الوقت متأخرا ومع ذلك ظل باقيا ఆలస్యం అయిపోయింది అయినా ఆయన మరికొంత సేపు వెళ్ళిపోకుండా ఉన్నారు لقد تواعدنا ومع ذلك لم يأتي మేము అపాయింట్మెంట్ చేసుకున్నాము అయినా ఆయన రాలేదు مع انه ليس لديه رخصة قيادة الى انه يقود السيارة ఆయన వద్ద లైసెన్స్ లేదు అయినా ఆయన కార్ నడుపుతున్నారు مع ان الشارع زلق الى انه يقود بسرعة రోడ్డు జారుగా ఉంది అయినా ఆయన వేగంగా బండి నడుపుతున్నారు مع انه سكران الى انه يركب دراجه ఆయన మందు తాగారు అయినా ఆయన సైకిల్ తొక్కుతున్నారు ليس لديه رخصه قياده ومع ذلك يقود سياره ఆయన వద్ద లైసెన్స్ లేనప్పటికీ ఆయన కార్ నడుపుతున్నారు الشارع زلق ومع ذلك يقود بسرعه كبيره రోడ్డు జారుడుగా ఉన్నప్పటికీ ఆయన వేగంగా బండి నడుపుతున్నారు ఇన్నహు సక్రాన్ వమా ذلك యర్కబ్ الدراجة ఆయన తాగి ఉన్నప్పటికీ ఆయన బైక్ నడుపుతున్నారు ఇన్నహ లం తజిద్ వజీఫ మా అన్నహ ఖద్ దరసత్ ఆమె కాలేజీకి వెళ్ళినప్పటికీ ఆమెకి ఉద్యోగం దొరకలేదు انها لا تذهب الى الطبيب مع ان عندها الام ఆమె నొప్పితో ఉన్నప్పటికీ ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు انها تشتري سياره مع ان ليس عندها نقود ఆమె వద్ద డబ్బు లేకపోయినప్పటికీ ఆమె కార్ కొంది انها قد درست ومع ذلك لا تجد وظيفة ఆమె కాలేజీకి వెళ్ళింది అయినప్పటికీ ఆమెకి ఉద్యోగం దొరకలేదు عندها آلام ومع ذلك لا تذهب الى الطبيب ఆమె నొప్పితో ఉంది అయినప్పటికీ ఆమె డాక్టర్ వద్దకు వెళ్ళదు ليس عندها نقود ومع ذلك تشتري سياره ఆమె వద్ద డబ్బు లేదు అయినప్పటికీ ఆమె కార్ కొంది